151 కటాక్షస్యంది కరుణ సం భా కటాక్షస్యంది కరుణ యద్యపి దినేషు పరిపాలితౌ బుద్ధ్యః దేవానాం మహతాం ఋణేత్యుచ్యతే తథాపి తస్యః అంతరత్వేన అజ్ఞాయమానతయా తేషు భక్త్యతిసేన ప్రవృత్త్యర్థం సేవాదౌ తద్వత్తా జ్ఞానస్య ఆవశ్యక ఫలప్రదానాది హేతుతయా నిశ్చయేన తదనుగుప సాత్విక వీక్షణ స్మేర సంభాషణానిసత్వం తత్ర అవశ్యం భనతీతి కార్యసత్వ ప్రసంజిత కారణసత్వవత్వాత్ కరుణామానః నవరసేష్వంతర్భావాత్ రసశబ్దస్య మధురాదౌ 229 శంకర గ్రంథరత్నావళి మాఢత్వాత్తేషామనిర్వచనీయత్వేవి అనుభనగోచరతాయాం ఇక్ష్వాది సారద్రవ్య పదార్థనిష్టత్వోపలభే తత్సం బంధనసత్ పరంపరయా ద్రవద్రవ్య నృత్తి స్యందనకూప క్రియాశ్రయత్వ ముపచర్యయే తథాచ కటాక్షస్యందిని కరుణ పరిపాల్య తాబుద్ధ్యరూపాయస్యాః సా తథా ఓం కటాక్షస్యంది కరుణాయే నమః ఆం వి దీనిల పట్ల మహత్వ సంపన్నులైన దేవతలకు కల పరిపాలితా బుద్ధి కరుణయ్యనబడును అయినను ఆ కరుణయాంతరమైన దగుట వలన ఎవరికిని తెలియనది కాదు. అందువలన భక్త్యతిసేముతో వారి సేవాదుల ఎందు ప్రవర్తించుటకై దేనతలు కరుణాసముద్రులనడి జ్ఞానము ఆవశ్యకమైన ఫలమునొసగుటలో హేతునగును. అందువలన నిశ్చయముగా తదనుగుణము సత్వగుణ సంపన్నమునైన వీక్షణ మందహాస సంభాణనాదులు దేవతలలో తప్పనిసరిగా ఉండి ఉండుచు. ఏలనా కార్యము నందు గన్పట్టునది కారణము నందు తప్పక యుండి తిరవలేను. అనగా దేవతలు భక్తుల పట్ల కరుణ చూపించుచున్నందున వారిలో తప్పని సరిగా తీరవలయునని భానము. కరుణ నవరసములలో ఒక రసముగా అంతర్భూతము. రసశబ్దము కరుణరసము ఉండి మధుర రసాదులయందు గూఢము. తన్మధురాదరసములు అనిర్వచనీయములయను. అనుభవము చేత చెరుకుగడ మొదలగు పదార్థముల సారముగా ఆ ద్రవ్యముల యందు ఉండుట. 230 లలితా త్రిశతీ భాష్య మనకు తెలియచున్నది తత్సంధము వలన పరంపరయాద్రణ ద్రన్యప్తమైన శ్రవించుటయ్యను క్రియకు కటాక్షము ఆశ్రయమగుచున్నది. అనగా శ్రవించుట యను క్రియ కటాక్షమునందు ఆరోపిత మగుచున్నది. కాగా క్రీగంటి చూపులందు శ్రవించుచు భక్తులను కాపాడవలైనను బుద్ధి రూపమైన కరుణ గలది గావున జగన్మాతకు కటాక్షస్యంది కరుణ యను నామమన్వర్థము.